శ ప్రదవసే దురాజ ప్రజోనహం మిస్తమన్మాయ ద్వితీయమాయాద్రీగమవోహమింద్రాయ బ్రహ్మా నిరాధత మా అరస్మాయుధు ప్రజయివ ప్రయమ్ విభరామ్యాం ఘోషం బాధేతు వృత్తి ఇంద్రాయ ఘృతమన దామనీడా ప్రత్నాయ పత్యేధియో మర్జయంత అరస్మాయ దత్యముపమం స్వర్షాంభరామ్యాం ఘోషభాస్యేన సంభిష్టమచ్చోర్మీనాం సువృత్తి సూర్యం వా బృదద్భి అస్మాయుధస్తోమం సంయేనా విరధన్నతే వదత్సీనాయ గిరస్చిర్వాహదేంద్రాయ విశ్వమిన్వం మేధీరాయ అస్మాయుధు సక్తివిమశ్రమస్యేంద్రాయార్కం జిహ్వా ఆసమంజే దీనం దానౌక సంబంధ్యే పురాంగోర్తశ్రవసం ధర్మాణం అస్మాయుధుష్టాదక్షద్వజ్రం స్వస్తమం సదృజా అమ్రణాయ వృత్రస్యద్భిగద్యే నమర్ణాజన్నీరాస్తు జతాధా అస్యేషు మాతుస్తమానేషు సద్యో మహఃపితుంబిపాంచార్వన్నా ముషాయద్ష్ట పచతం సహీయాద్భిధ్యత్వరాహం శిరో అద్రిమస్తా అస్మాయుధ్రాశ్చిద్దేవత్నీరింద్రాయాచమహిగత్యూ పరిద్యా వా పృథివీజ భ్రమూర్వీలాస్మాహిమానం పరిష్ట అస్తేదేవ ప్రవీరితే మహిత్వం దివస్ పృథివ్యా పర్యంతరిక్షాత్ స్వరాయం రోదమా విశ్వగోత్రస్వరిరమత్వమవక్షేరణాయ అరస్యే దేవ సమదాసుకం మృగశ్చద్వజ్రేణ వృత్రమింద్రాణావనీరముంచదభిశ్రవో రావణే హస్యేకేకారందసింధవ పరియద్వజ్రేణ ధీమయక్షత్ ఈశానగద్దాదృషేణ సత్యం దుర్వీతయే గాధం దుర్వనిష్ట అస్మాయుధ ప్రభరాతూ జానో వృత్రాజవజ్రమీధాన క్లేధాన్న పర్వతిరదాతిరత్యేష్యన్నాం చలధ్యై అస్యేధ ప్రభ్రూహి పూర్యాణి తులస్య కర్మాణి నవ్యాముక్తై యుధేయజిష్ణానాయుధాయమానో నిరినాదిశత్రూన్ అస్యేదోభిరయశ్చ దృఢాద్యావాతభూమాజరుణస్తు ఉపోవేణస్య జోగోవానభూనిం సద్యో భూవద్ధీర్యాయ నోధాః అస్మాయుధుత్యతమోదాయ్యే ఘామే గోజద్వగ్నే భూరేరీశానః ఏజసంసూర్యే వస్తుధానం భువస్యేషు శ్రీమావదింద్రాః దేవాదేహారియోజనా సువృత్తీంద్ర బ్రహ్మా నిగోతమాసో అక్రన్ ఐషో విశ్వవేషసంధియం భా ప్రాతర్మక్రూధ్యావసుజగమ్యాద్వాదయమనాః ఓ మన్మహేషవధానాయ సోషమాం ఘోషం గర్వాణసే అంగిరస్వత్ స్మృతిమయాత్యామాత్రం నదే విశ్రూతాయ ప్రభో మహేమహి నమో భరధ్వమాం ఘోష్యం సవధానాయ తామ ఏనా పూర్వే పితరః పదజ్ఞాత్తం సో అంగీరసో గావిందన్ ఇంద్రశ్యాంగీరతాం చేష్టౌ విలత్సరమాతనాయాయధాతిం బృహస్పతిర్భినదద్రిం విలగ్గాసవస్త్రియాభిర్వావసం ధనరాః సదృష్టభాసస్తు భాసప్తమిప్రైశ్వరేణాద్రిం దుర్యో కోనవద్వై స ఫలిగమింద్రచక్రఫలం రమేణరయోదశ్ఞై గృణానో అంగీరోభిర్దత్తమివృషదూర్యేణ గోభిరంధా విభూమ్యా అప్రసయందదానో జివోరజముపారమస్తభాయ తదుప్రయక్షతమస్య కర్మ రత్మస్య చారూతమస్తి సంసా ఉపక్పరేపిన్మన్మధ్వన్నసోరద్యా అర్చత్ర విద్యాయోరేధనజాతనీలే అయాచ్యస్తమమానేభిరక్తై భవోరమేణేమరమేభ్యో మన్నధారయత్రోదీసుతం తాః పరిభూమాభిరూపే పునర్భువాయువతీష్ేభిరేవై కృష్ణేభిరక్తోడారుషద్భిర్వపుర్భిరాచరతో అన్యాన్యా స్వనేమి దక్ష్యాం స్వపశ్యమానః సూనర్దాధారసమసాసునం తాః ఆమాసో చిత్తజిడే భక్వమంతఃపయః కృష్ణాసురుషద్రోహిణీషు సనాత్సనీల అవనీయక్షందే అమృతా సహోభి గురుధరద్రాజన యోగపత్నీయత్యం దిష్దారో అక్రాయానం సనాయుభో నమసానవ్యో అర్కైర్వసూయమో మతయో దస్పదద్రుః పతిర్న పత్నీరుసతీరుసందం స్పృతందిత్వాదవతామన్మనీషా సనా దేవత పరాయోగభస్తో రక్షీయం తేనోపాదస్యం జిదస్మ జివాక్రతో వాంద్రధీరశ్చక్రాసీవస్తమానశ్రజీ సదాయతే గోతామయంద్రణవ్యమతక్షద్బ్రహ్మా హరియోజనాయ సునీథాయ నశ్రవతారణోధా ప్రాతర్మక్షూ ధియావాసృజ్యగమ్యాత్ మహాంద్రయోహుష్మేర్జావాయజ్ఞాన పృథివీ అమేధాయే విశ్వాయస్థిరభ్వాజుషాదకిరణాయన్ ఆయధరీంద్రవిమ్రతావేరా దేవజ్రం ఏనాహర్యనక్రతో అమిత్రాపురయక్షాదీపురుహూత పూర్వీ త్వం భృత్యయుందృష్ణువేదాంతమృభుక్షాణర్యస్తం షాట్ త్వం కృష్ణం మృజనే వృక్ష ఆనౌయోగే కుత్సాయద్యుమతే సుజాహన్ త్వం హత్యయుందజ్యోతీ సఖా భృత్రం యద్వజ్జృణకర్మన్మభ్నాః యద్ధారూరవన పరాజేర్విదస్యో నవృతేంద్రారేణ్యం గృఢస్య జన్మత్తామదిష్టౌ యా అస్మదాకాష్ఠా అర్వ దేవజ్రం స్మదిత్యమిత్రాన్ స్వాహత్యసింగార్న సాధౌ స్వర్మేణ ఆజాహవంతే స్వధావ్యమాగమర్యూతిర్వాజేష్దాయ్యాభూత్ హత్యదింద్ర సప్తయోధ్యాన్పురో వజ్రన్పురుకుత్సాయర్దేర్ణయృావర్గంభోరాజన్మరీవ పూరవేగ్యాన్న ఇంద్రదేవ చిత్రామిషమాపోనదీపయ పరిజ్మన్ యూర ప్రత్యస్మభ్యం జంధ్యత్మ నమోర్ధన్న విశ్వధక్షణ్యై అకారితయింద్రమోగమేభిర్బ్రహ్మాణ్యోచ్చాటమసాహరిభ్యాంబాజమాభరాణ ప్రాతర్మక్షూ ధ్యావృజ్జుణ్యాృష్ణేశ్రద్ధాయ సుమఘాయ వేషదేనోదస్త వృత్తిం ప్రభారాభరుద్ధ్యా అపోనధీరో మనరాజుహస్యోగిరస్తమందే విదధేష్వా భువాః తేజగ్నిరే జివరిష్వాసా ముక్షణో రుద్రస్య మర్యా అసూరా అరేపసాః పాపకా ఆకాశస్సు సూర్యాయి వసత్వానోనద్వత్సినో ఘోరవర్పస యువానో రుద్రాయరా అభోఘనోపక్షురద్రేగావః పర్వతాయివ గృహాభుమానాని పార్థే వా ప్రత్యావయం దేవ్యాని మద్మనా చేతేరంజర్మపూర్వేస్వరుక్మాధీయే శుభే అంశేష్టయ సాకం జగ్నేధ్వజా దివో నరా ఈశానకృతోధునాయోదిశాదోపాతాభ్యుదస్తమేభిరక్రత దురంజోధర్దివ్యా నిధూతయో భూమి పరిద్రయో మరుతస్పయో ఘృతమద్విదేష్భువా అత్యన్నమిహే వినయంతి వాజినముత్సం దృహంతి స్తనయంతమక్రీతం మహిరాగో మాజినశ్చిత్రభానవో గిరయోనస్వతోరభుష్యత మృగాయేవ హస్తిన ఖాదదావనాయ దారుణే ఘృతమేషేరయుధ్వం శివాయేవ నానదసి ప్రచేదసః పితాయేవ సుపిశో విశ్వవేదసః క్షపోజన్వం దృగాయేభిర్నష్టమిశ్రవేత్రవాధర్తమదాయేమన్యవః రోజసీ ఆవదతాగణశ్రయోదృఢాదశూరాస్తమదాయేమన్యవః ఆ బంధురే ప్రవజన్నదర్శదా విద్యున్నదస్థౌ మరుతో రథేషు విశ్వమేదతో రయిభిష్టమోగదస్తం మిశ్రా దత్తవీణీభిర్వినప్సినా హస్తారయుషం దతిరేకభస్యోరణం దదుష్మా మృడాఖాదయో నరాః హిరణ్యయేభిః పవిభిః పయో మృధ ఉజ్జిఘ్నంతాపత్యో ఘటం పావకం వనినం వితర్షణిం రుద్రశ్చోనం భవసాగృణీమసి రజస్తురం తమసం మారుతం గణమృజేషిణం మృషాణం భస్తమశ్రియే ప్రణోదమస్తమీతస్తం వా భూజీ మారుతోజమా పర్వధర్వాజం భరతే ధనాక్షంద్రసుమాక్షే జిపుష్యతి సర్కృత్యం మరుద ప్రత్సుదుష్టరం జివంతం దుష్మం మఘమత్సుధత్తర ధనస్మృత ముఖ్యం విశ్వజర్షణిం శోకం పుష్యే మతనాయం సతం హిమాః నో స్థిరం మరుదో వీరవంతమృజేదాహం రయిమస్మాసు ధత్త సహస్రిణం సజినం సోషుభాంసం ప్రాతర్మక్షుధ్యావసుజ్జగణ్యాయశ్వానతాయం గుభాజనం తం నమోయుజానం నమో వహంతం రాధీరా పదేరణమన్మపత్రాదీదన్నిశ్వేజచత్రాః దేవా అనువ్రతా గర్భవత్తరిష్టజ్జోర్న భూమా వర్ధం దేవా పణ్వాజుజస్థతో నాగర్భే సుజాతం పుష్టిర్నరణ్వాక్షిర్న పృథ్వీ గిరిర్న భుజ్మక్షోదో న శంభో ఆత్యోనాధ్వం స్వర్గ ప్రదత్తస్యం ధర్మక్షోదక్కయీం వరాదే జామి సింధూనాం భ్రాతే భస్వశ్రామిభ్యాన్నరాజాపరాహన్యత్తి జనద్వాదోమనాభ్యస్తాదర్హదాదిరోమా పృథివ్యాహంతోనదీరంగ్రద్వాజయతిష్ఠో విషామోషద్భుత్ సోమో నేదారుద ప్రజాద పశుర్నది స్వా విభద్ధూరే భాజేంద్రచిత్రూరో నంగులాయన్న ప్రాణో నిత్యో నూను తత్వానభోర్నిర్మనాదిడక్తిపయో నేను సృజిర్విభావాధారక్షే మమో కోన రణోయమో నక్వో చేతనా ప్రదత్తో వాజేన ప్రీతో వయో దాతి దుర్లోకాదో జయప్రదం నిత్యో జాయే భయో నామరం విశ్వస్మై చిత్రోజలభ్రాదో నక్షురథో నుక్మే సమత్సు సేనే దృష్టామందాస్కందేష ప్రదీకా యమోహ జాతో యమోజని త్వం జారః కనీనాం పగర్జనీనాం సంవత్సరాధా భయం సత్యాస్తన్నగావో నక్షందయుద్ధం సింధం నక్షోద ప్రణీతీరైనోర్నబందనాభస్వా అద్రిజీకే అనేషు యాజుర్మర్తేషు మిత్రో వ్రీణీతే సృష్టిం రాజే వాజుర్యం క్షేమో న సాధుక్రదుర్న భద్రో భువస్వాధీర్హోదాహవ్యపాట్ అర్థే దధానో నమ్నా విశ్వాన్యమే దేవాన్ధాగుహారిషీదన్ ఇదేవత్ర నరోధిగంధాయత్తాన్మంధాసన్ అజోలక్షాధార పృథివీ సత్తం భద్యా మంత్రేభిస్తై ప్రజాపదాని పశ్వాయి విశ్వాయోరే గుహాగుహంగాయత్తారా మృతస్ ప్రియే చిరుదం త్రితాసవంతాదిత్మసో నిప్రభావాజాస్మై ప్రియో వేరత్సులోధన్ మహేతోర ప్రజాముద ప్రసూష్వంత చిత్తీరపాంతమే విశ్వాయ సద్మే వధీరా సంవాజాచక్రుః రేణన్నుపస్థాద్దివంబురన్నస్తాదశ్చరథమక్తోన్యోర్నోత్ పరిజలే రామే గో విశ్వేషాంభువద్దేవో దేవానాం మహిత్వా ఆదిత్యే విశ్వే కృతం ఋషం చతుష్టాద్యద్దేవ జీవో జనిష్టాః భజంత విశ్వే దేవత్వం నామ ఋతం సమంతో అమృతమేవైః ఋతస్య ప్రేగా ఋతస్య ధీతిర్విశ్వాయుర్విశ్వే అపాం ద్విచక్రుః యస్వభ్యందాసాద్యో వాదే దిక్షాత్తస్మైందాయస్థోదానిరత్తమనోదపత్యే సచిన్వాసాంపతీరయీనా ఇచ్చందరేతో విధస్తనోషు సంజానతస్మై అర్ధక్షైరమూరా విదర్ణపుత్రాకృతం దిగంధోషణే అశ్చాసం సురాదాః విరాజాద్వర పురక్ష పిపేసనాకం సమోనా శుక్రస్సు సుక్వాషోనచార ప్రాసీతిజ్యోతి పరి ప్రజాదక్రభూసభువో దేవానా పితాపుత్రన్ ఏషా అదృప్తో అగ్నిర్వీజానన్నో ధన్నగోనా స్వాత్మా పితూనా జనేన సేవ ఆహోయస్తం మధ్యే నిషత్తో రంగోదూరోనే పుత్రో న జాతో రంగోదూరోనే వాదీన ప్రీతో విశోవిదారీత్ విశోజతీలాభ్యర్దేవత్వా విశ్వాన్యస్యాగిష్టేతాభ్యోజేభ్య సృష్టిం జగత్తేదం సోజదహం సమానేభిర్యద్యుక్తో వివేద పాంసి గుణోనచారో విభావోస్త్రసంజ్ఞాతరూపస్తికే దదస్మై మనావహం దోదురోగ్రన్నవంత విశ్వేష్వా అద్రిజీకే మనేమ పూర్వీరవ్యోమీషా అగ్నిశ్రుతోకో విశ్వాణ్యశ్చారీవ్యాని మృతాచిత్వానామానోషస్య జనస్య జన్మ గర్భోయో అపాంగర్భోమనానాం గర్భస్థ స్థాతాం గర్భస్థ రథాం అంతర్దూరోణే విశాన్న విశ్వో అమృత స్వాధీ సహి క్షమావాగ్నిరీనాస్మారం సూక్తీకిత్వ భూమాని పాయి దేవానామర్తాశ్చ విద్వాన్ వర్ధాన్యం పూర్వీ క్షపో విరూపాస్వాదుశ్చరతమృత ప్రవీతం అరాధిహోదాస్వా అన్విడక్రక్రణ్వన్ విశ్వాన్యపాంసి సత్యా గోష ప్రదత్తిం వనేషిఠే ఫలం తమిశ్వే బలం స్వర్ణః నిత్వారాపురత్రాదవర్యం వితన్నయం ప్రేమివేదో భరంత సాధన్న గృధ్నరస్తే వసూరోజాతే ధీమస్వేద సమత్సు ఉప ప్రజన్నన్ను సతే రుదంతంపజన్ననిత్యం జనాయస్తనీరా సుదారస్యామరుణీమయుష్ణాన్ చిత్తముచ్చంతీ మృషసన్నగావాః వేలుజద్రుడా పితరో న ముఖైరద్రిం మృజన్నంగీరసోరవేన చక్రద్దివో బృహతో గాతుమస్మే అహస్తర్మిదుఃఖేతుముస్రాహన్ మృతం ధనయన్ రక్తజీజిమాదిధర్యోది ధిష్మో విభృత్రా అదృశ్యంతిరపసోయం గచ్చాదేవాన్యన్మ ప్రజసామర్థయంతీ మీం విభృతో మాధురి స్మా గృహే గృహే శ్వేతోజేన్యోభూత్ ఆదీం రాజ్యేన సహీయసే సన్నాధూత్యా అమృగవానో వివాయ మహేయత్రీం ప్రసం వివేకరవత్సర ప్రసన్నస్తి విత్వాన్ ఋషదస్తాధృషదాజునస్మై స్వాయాం దేవో దోహితృషింధా స్వాయ స్వభ్యంతమా విభాతి నమో బాధాదుషతో అనుద్యో భగో అగ్నేవయో అస్యద్విమర్హాయ సద్ధాయ సరసంయం జునాసి అగ్నిం విశ్వా అభివృక్షస్తే సముద్రం నస్తపతస్తప్తయక్ష్మీర్విజీకితేవో నో విజా దేవేషు ప్రమాజిం జిగిత్వాన్ ఆయజిరే నృపజిం తేజానక్షుచిరే జోనిషి కంజౌరభీతే అగ్నిశ్రద్ధమన పద్యం యువానం స్వాధ్యం జనయత్సూదయచ్చ మనోనయోధ్వన సత్యేక సత్రాదూరోపస్వాయీషే రాజానా విత్రావరుణాసు పానీ ఘోషు ప్రియమృతం రక్షమాణా మానో అగ్నిఖ్యాత్యాభిషన్ నభోన రూపం జరిమామీనాది పురాదస్యా అభిసత్తేరీ నిజాస్వస్వదస్తర్హస్తేనోనర్యా పురూణి అగ్నిర్భూమత్రీరీనాత్రానో అమృతా నిమిశ్వా అసే వత్సం వరిడం దన్న విందన్ నిచ్చందో విశ్వే అమృత అమూరా శ్రమయ పదవ్యోధియంతస్తే పరమేజాగ్నే సరదస్వాచ్చుతిన సుజాయస్తవర్యాన్ నామాయుత్తిరే యజ్ఞాన్యసూదయంతన్వాజా ఆరోగీ బృహతీ వేమీదా ప్రరుద్రియాభ్రిరే యజ్ఞ జన్మర్తీతాజిత్వాజ్ఞం పదే పరమేతివాంసంపాధీరన్నభిజ్ఞుపత్నీమంతో నమస్యం నమస్యన్ రిక్పాంసన్వస్వాస్తాతక్షమాణా సప్తయ్యాదామీ దండీతాజ్ఞ దేవీ రక్షందే అమృతం సజోషా పశూంజస్థాత్రేంజమాయి విద్వాయనాక్షిజీనాధో జీవసేధర్విద్వాధ్వనో దేవజానాదూత అభవోహవిర్వాణ స్వాధ్యోజివ ఆసప్తక్తిరాజోదురోజ్ఞాన విదగ్గవ్యం ే భోజ దేవిట్ ఆయే విశ్వాయేకస్తానాసో అమృతాయ ఘాతం అన్హామద్భి పృథివీ విదస్తే మాతాపుత్రేణిర్ధాయ సేవే స్త్రియమిదస్కారోయక్షీమృత అధక్షరం దిషిందోనృష్టా ప్రణీతీరగ్నే అరుణీరజానన్ నయర్ణయ పితృవిత్తోపయోధా సుప్రణీనిషోనసాసో శోనతీరీర్ణ ప్రేణానో దేవదత్నవిధతో విదారీర్ దేవో నయత్యమన్ మా క్రీవాది వృజనాని విశ్వాసత్తో అమజన్న సత్య ఆత్మే సేవోదిభూత్ దేవో నయ పృథివీ విశ్వధాయాముపక్షేతి హితమిత్రో నరాజా పురస్సదస్తర్మసో నీరా నద్యాపజీషుష్టేవీ తన్వానరోదమానిత్యమిద్ధమగ్నేషుగంధక్షిజిషుద్ధువాసు అధిజ్యుమ్నం నిరధుర్భోజస్మిన్భవా విశ్వాయ ధరుణోరీణాక్షోమానోర్విశూరయోదతో విశ్వమాయో తనేమవాజే స్వర్జో భాగం దేవేణమోమసానాత్మోగ్నే పీపయం దర్జుభక్తావతస్సుమతిం భిక్షమానా సింధవస్తమయాసృద్ధిమతిం భిక్షమానా దివిశ్రవోదీయా నక్తృణాభిరూపే కృష్ణం చ వర్ణమరుణం చ సంధూ జాయే మత్తాంశ్రూతోమవానో భయం ఛాయే భవిస్వంభువానం విలక్ష్యామ ప్రియా రోదాజీ అంతరిక్షం అర్వద్భిరగ్నే అర్వదోంద్రభంద్రే వీరైర్వీరాత్మోదాసపితృవిత్త రాజో విశోదయశ్రతహీమానోస్తే అగ్నముచుతా నివేధో దృష్టాని సంధుమన హృదయ సేమ రాజమనతేత్రమో దేవక్తం దానా ప్రయంతో అధ్వరం మంత్రం వోజే మాత్మయే ఆరే అస్మే చృణతే జస్మిభూర్గస్తాసు దృష్టిషు అరక్షద్దాసుయ ఉత బ్రోవంతుమృత్తాజాని ధనంజయోరణేరణే యూతో అధిక్షేషి హవ్యాని వీతలే ధస్మత్ృణోష్యద్భరం తమిస్సు హవ్యమంజిరస్సు దేవం సహదోయో జనా ఆహుస్సు పరిషం ఆశవాసిదేవాప్రదస్తే హవ్యాసుంద్రవీతలే ృతేరసేయాసిూత్యోభిపూర్వస్మాదపరస్వాదగ్నేస్తాద్యుమత్వీయ బృహదగ్నే వివాసతి దేవేభ్యో దేవదాశుషే జుషస్వృథస్తమం వచో దేవప్సరస్తమం హవ్యాయుపాన ఆసని అథాంగిరస్తాగ్నే మేధస్తమ ప్రియం గోదేవ బ్రహ్మ దాదతి తరతే జాగర్జనాగ్నే గోధాశ్వర కోహకస్మిన్నది శ్రుతం జాగర్జనాగ్నే మిత్రోది ప్రియ సఖిభ్యయీడ్యా జానో మిత్రవరుణాయేవాతం బృహద్ అర్ధేయక్షిస్వందమం కాలముపే ధర్మన సోవరాజభువనగ్నే సంత మాకామనీషా ఓవా యజ్ఞై పరిరక్షణం తాపకేన మాతే మన దాదాసేమ ేయోదాభస్సు పూరేత భవన అభదాన్వారోదీ విశ్వమిన్వేయమేతో మనతాజ దేవాన్ రసు విశ్వాన్ రక్షసో దక్షే భవాయజ్ఞానామభిషస్తి అథావసోమ పచంహరిభ్యామాదిత్యమస్మై చక్రమాసుకా ప్రజావత దాబ్రీరాసా భువే నిజాసీహ దేవై దేవీ హోక్త ముదపోక్త్ర బోధి ప్రాయందర్జని సర్వసూరాభిప్రత్యమనోషోహిర్దేవాయ ేవాహోదస్తమే మంద్రయా జుక్వాజస్వ తథాదేవాగ్నేవాస్మై దేవృష్టోచే భావినేగీ వ్యోమర్తేష్మృతృతాహోదాయజిష్ఠజిత్రుణోతి దేవాన్ యో అధ్వరేషు సంతమృతాహోదాతమో నమోభిరాగ్రేణుధ్వం అగ్నిర్యద్వేర్మర్తాయ దేవాన్ సుతాబోధాదిమనసాయ జాతి తైక్రదస్తమర్యస్త సాధం విత్రానభూతద్భూతశ్చ రచీః సంమేధేషు ప్రథమం తే భయంతే త్రిశముపబ్రువతే దస్తమారీః సమానృతామోరిజాదా అగ్నిర్గిరోమేతు భీతిం భగవాన ప్రసూతాయమన్మేవాగ్నిర్గోతమేభిర్మిత్రేభిరస్తోష్టజాతవేదాుమ్నం వీరవృష్టిమాగిరా జాత వేదో వితర్షణే జుమ్నైరభిప్రణోనుమోతమో గిరాజస్కామోదుపశ్యతి జుమ్నైరభిప్రణోనుమోత్వాజసామంగిరస్వద్ధావామహే జుమ్నైరభిప్రణోనుమోత్వృత్రహంతమోదస్ోగ్రవధూనుషే జుమ్నైరభిప్రణోనుమ అవోచరూగలా అగ్నజే మధుమద్వచైరభిప్రణోనుమ హిరణ్యోరజ సో విశాలేర్పాతీవాన్ శుచిభ్రాజా కుటసో నే దాజసస్వతీరభ్యుభో న సత్యా ఆదే సుపర్ణా వినంతై కృష్ణో నో శివాభిర్నస్మయమానాభిరాఘాత్పదం దివిహస్తనయంభ్రాలీమృతాపయానోనయృతీరజిష్టై భర్జమా మిత్రో వరో న పరిధ్మాత్మదం వృంజంజుమారస్యోనో అగ్నేవాజస్య గోమతీశానస్సహసోయో మేధే జాతవేదో మహిత్రవాహ సజీషాలోపగ్రవిరగ్నిరేణ్యా గిరా దేవదస్మభ్యం పూర్వణీగదీజి క్షపోరాజన్నుదత్మనా సదిగ్మజంభరక్షసోదః ప్రతి అగ్నభూతిభర్గాయత్రస్య ప్రభర్మణి విశ్వాసుదేషు వంద్య ఆనో అగ్నేరంభరదత్తాదాహంభరేణ్యం విశ్వాసు ప్రత్యుదుష్టరం ఆనో అగ్నేసు చేతునారయం విశ్వాజోపోషదం మాధ్రీకంధే జీవసే ప్రభూతాస్తిక్మసోషేవాచో గౌతమాగ్నయే భరస్వసం నయుర్గిరాః యో నో అగ్నేభిః సత్యంతి దూరే పదేష్టవః ఆత్మాగమిద్భృతే భవ సహస్రాక్షో విజర్షణిరగ్నిరక్షాం విషేధతి హోతాగ్రీతముఖ్యాద్రాహితో మజిన్మదే బ్రహ్మాచకారవర్ధనం స్వృష్టవజ్రిన్నో జాతా పృథివ్యా నిస్తాహిమర్చన్ననస్వరాజ్యం సత్వామదశ్రుడామదస్తోమస్ేనాభేదస్తుతః ఏనావృత్తం నిరధ్యో జగంతవజ్రిన్నో జాతన్ననస్వరాజ్యం ప్రేష్యభీన దేవద్రోణియం సదే ఇంద్రన్నం విదేశోహనో వృత్రం జయా అవోర్చన్నన స్వరాజ్యం నిరింద్రభోభ్యాధివృత్రం జఘంతనిర్జివ శ్రితమరత్వీరవ జీవధన్యా అవోర్చన్నన స్వరాజ్యం ఇంద్రో వృత్రస్థోధాం వజ్రేణిక అభిక్రమ్యాజిఘ్నదేవర్మాయోదయన్నచ్చందనస్వరాజ్యం అధిగానో నిజిఘ్నదే వజ్రేణ సదపర్వనా మందార ఇంద్రో అంధదత్తహిభ్యోగాదమిచ్చందనస్వరాజ్యం ఇంద్రదభ్యమిదత్రిమానుత్తం వజ్రిం వీర్యం యద్భత్యం భాజినం మృగంతమొత్తం భాజయావధీరచందనస్వరాజ్యం వజ్రాసోర్చిరన్నవదన్నా మహత్త ఇంద్రవీర్యం బాహ్వోత్సేవలం చందనస్వరాజ్యం సహస్రం సాగమచ్చత పరిష్టో భదవింసతి సతైరమన్మానోన భురింద్రాయ బ్రహ్మాద్యమచ్చందనస్వరాజ్యం ఇంద్రో వృత్తీషీం నిరహన్ సహసాత మహత్తదస్య పౌంసం వృత్తం జన్వాదృజగచ్చందనస్వరాజ్యం ఇమే చిత్తమ మందేతామహీంద్రజన్నో జృత్రం మరుద్భాంగీరచ్చందనస్వరాజ్యం నేపాలకం జలేంద్రం భ్రత్రో విదీభయత్ అభ్యేణం వజ్ర ఆయతస్వహస్రభృక్తిరాజతాచ్చందనస్వరాజ్యం యద్వృత్తం తమ దాసనిం వజ్రేణ సమయోధయ అయీమింద్రజిఘాంకృతో జీవితే భద్వధేతమోచ్చందనస్వరాజ్యం అభిష్టనేతే అద్రిభోయస్రాజగశ్చరేజతే పష్టాజిత్తమ మన్యవయింద్రామే విద్యతే ధియాచ్చందనస్వరాజ్యం నవీయాదీమీంద్రం గోవీర్యాపరస్మిన్ బ్రహ్మముదక్రతుం దేవాగోజాంధురచ్చందనస్వరాజ్యం యామధర్వామనుష్ఠిత దధ్యంధియమత్రాత బ్రహ్మాణి పూర్వదేంద్ర ముఖ్యాతమద్భాచందనస్వరాజ్యం భద్రంలో అభివాదయమనా హరి మహస్వాజిభూతే మధ్యే హవామహే సమాజే ప్రణామిషతి అధిశీరేంద్రోజిభూరి వరాదతి అధీయభ్రష్టమానాయ తిక్షతి సంభతే భూరి దేవసుదీరద ఆజయో ధృష్టవే ధీయతే ధరా యుక్ష్మాదచ్యుదాహరీకంభనస్కంభోదోస్మాంద్రవసూదసంభీమావృధే శ్రియరిష్మూపాదయోర్మిధిప్రే హరీవాంతధే అస్తయోర్మజ్రమాయసం ఆమ ప్రోపాక్షీమం రజోపద్ధేరోజనాదివి నాణ్యంద్ర కష్టన జాతో నిష్టతే దివిష్ం వమక్షిత జోహర్యోమత్తభోజనంపనాదాదిరాసుషే ఇంద్రో అస్మభ్యం దక్షజా భూరి దేవసో భక్షీయత పరాధత మదే మదేహినో దదిర్యూతాగవామృజుక్రతో సంగ్రే భాయ పురోషతో భాజాహత్యావసూచిజీహిరాజాభార భారయస్వసుతే సచాసవసే దూరరాధసే విద్మాయిత్వా పురోవసుముపకామాన్ సేద్మేషానో విషాభావ ఇంద్రజంతభో విశ్వం పుష్యంతిపాశం అంతర్హిక్షోజనామర్యో వేదో అదాశుషాంతేజాన్నో వేదాభర ఉపోషసేమీరోమఘవన్మాతాయివ జనస్తోమృతామగస్కర ఆదర్తయా సయుద్యోజాందే హరీ అక్షన్నమీమలం దశ్యవ ప్రియా ధూషత అస్తోణస్వభానభో విప్రాణవిత్తయాపతీయోధాన్వింద్రదేహరీ సుతంద్రసంతాభయం మఘవన్వంది భీమహి ప్రణోణం పూర్ణవంధునస్తుతో జాహివసాం అనుయోధాన్వింద్రదేహరీ సఘాతం మృగనమ్రసమధీతిష్టాది గోవిదం పాత్రం హారియోజనం పూర్ణమింద్రజిలేజాంద్రదేహరీ యుక్తస్తే అస్తులక్షేణ బుధ సవ్యశ్రదక్రతో తేన జాయాముప ప్రియాం మందానో యాచంద్రసోజాంద్రదేహరీ యునద్వీపే బ్రహ్మణేషిహరీ ఉపప్రయాయుధిగమ్యోత్వాన్మందిర పూర్ణ అశ్వాపతి ప్రథమో గోషు గచ్చతి ప్రావీరింద్రాత్యర్థమోది సమిత్రేణు నాభవీయసా సింధుమాపోయో విచేద పాపో నేవీరుపాయంది హోత్రియమశ్యంది వితరం యథారజాచేర్దేవా ప్రణాయంది భయం బ్రహ్మ ప్రియం దోషయంతే పరాజీవ అధిద్వయోరదథా ముఖ్యాశ్రూజా మిథునా జాతమర్యత అసంయ్యేక్షేజపుష్టాజిభద్రాజ్యజమానాయ సంభతే ఆతంగీనా ప్రథమం దిదేవజిద్ధాజ్ఞాయస్ సంజాజేషు ప్రత్యయా స ప్రణేస్తమవిందంత భోజ నమస్వాబంధం గోమంతమాపశున్న యజ్ఞేన సర్వా ప్రథమ పథస్తేతస సూర్యో ప్రతపేన ఆజాని ఆగాయదుసనా కావ్యస్తమృతమే భర్యర్భాజస్వత్యాయ విజతేర్పోమాఘోషతే దివి ద్రవాయత్రమదాది కారు హస్తస్ ఇంద్రో అభిజితే రోరణ్యజీ